بسم الله الرحمن الرحيم يا أيها المدثر قم فأنذر وربك فكبر وثيابك فطهر والرجز فاهجر ولا تمنن تستكثر ولربك فاصبر అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. వస్త్రం కప్పుకుని పడుకున్న మనిషి లేచి హెచ్చరించు, నీ ప్రభు ఘనతను చాటి చెప్పు, నీ దుష్టులను పరిశుభ్రంగా ఉంచుకో, మాలిన్యానికి దూరంగా ఉండు, ఎక్కువగా పొందాలనే కాంక్షతో ఉపకారం చేయకు, నీ ప్రభు కొరకు ఓర్పు వహించు. ఫఇజా నుఖిర ఫిల్ నఖూర్ ఫజాలిక యౌమ ఇజి యౌము నాసిర్ అలల్ కాఫిరిన గైరు యసీర్ దౌని వమన్ ఖలఖతు వహీదా వజఅల్తు లహు మాలన్ మమ్దూదా వబనీన షుహూదా ومهدت له تمهيدا ثم يطمع أن أزيد كلا إنه كان لآياتنا عنيدا سأرهقه صعودا إنه فكر وقدر فقتل كيف قدر ثم قتل كيف قدر ثم نظر ثم عبس وبسر ثم أدبر واستكبر فقال إن هذا إلا سحر يؤثر إن هذا إلا قول البشر సరే, శంఖం పూరించబడే రోజు చాలా కఠినమైన రోజు. సత్య తిరస్కారులకు అది తేలికగా ఉండదు. వదిలిపెట్టండి నన్ను, నేను ఒంటరిగా పుట్టించిన వ్యక్తిని. నేను అతనికి ఎంతో ధనం ఇచ్చాను, ఎల్లప్పుడూ అతన్ని వెన్నంటి ఉండే కుమారులను ప్రసాదించాను, అతని కొరకు రాజ్యాధికార మార్గాన్ని సుగమం చేశాను. అయినప్పటికీ నేను అతనికి ఇంకా ఏదో ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నాడు, కాదు అలా ఎన్నటికీ కాదు. అతను మా వాక్యాల పట్ల విరోధం కలిగి ఉన్నాడు. నేను త్వరలోనే అతనిని దుర్గమమైన స్థానంపైకి ఎక్కిస్తాను. అతడు ఆలోచించి ఏదో ఎత్తువేయటానికి ప్రయత్నించాడు, కనుక దేవుడు అతనిని నాశనం చేయుగాక. అతడు ఎలాంటి ఎత్తుగడవేయటానికి ప్రయత్నించాడు? తరువాత ప్రజల వైపు చూశాడు, ఆ తరువాత కనుబొమలు ముడిచాడు, ముఖం చిత్రించుకున్నాడు, ఆపై ఎర్రవీగుతూ తిరిగిపోయాడు. చివరకు ఇది పూర్వం నుండి వస్తూ ఉన్న ఒక మంత్రజాలం తప్ప మరేమీ కాదు, ఇది ఒక మానవ వాక్కు మాత్రమే అని అన్నాడు. وما أدراك ما سقر لا تبقي ولا تذر لواحة للبشر عليها 19 وما جعلنا أصحاب النار إلا ملائكة وما جعلنا عزتهم إلا فتنة للذين كفروا ليستيقن الذين أوتوا الكتاب لِيَسْتَيْقِنَ الَّذِينَ أُوتُوا الْكِتَابَ وَيَزْدَادَ الَّذِينَ آمَنُوا إِيمَانًا وَلَا يَرْتَابَ الَّذِينَ أُوتُوا الْكِتَابَ وَلَا يَرْتَابَ الَّذِينَ أُوتُوا الْكِتَابَ وَالْمُؤْمِنُونَ وَلِيَقُولَ الَّذِينَ فِي قُلُوبِهِم مَّرَضٌ وَالْكَافِرُونَ مَاذَا أَرَادَ اللَّهُ بِهَذَا مَثَلًا كَذَلِكَ يُضِلُّ اللَّهُ مَن يَشَاءُ وَيَهْدِي مَن يَشَاءُ